కృష్ణయజుర్వేదాంతర్గత 2 అమృత బిందుపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం శ్లోక అమృత బిందుపనిషత్ వేద్యం యత్ పరమాక్షరం తదేవ హి త్రిపాద్రామచంద్రాఖ్యం సహ పరాగతయః ఏదైతే పరము ఫైనల్ అక్షరము అమృతతత్వమై యున్నదో అట్టి ఆత్యంతిక తత్వమును ఈ అమృత బిందుపనిషత్ మనందరినీ తట్టి నిద్రలేపి గుర్తు చేయుచున్నది, పరతత్వమార్గమును సుగమం చేయుచున్నది. మనో హి ద్విధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవ చ అశుద్ధం కామసంకల్పం శుద్ధం కామవివర్జితం. 1 ఓం. 1 మనో హి ద్విధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ అశుద్ధం కామసంకల్పం శుద్ధం కామవివర్జితం. మనం ఇప్పుడు పరతత్వమును ధ్యానిస్తున్నాము. మొట్టమొదటగా మనన రూపమగు మనస్సు రెండు విధములుగా ఉంటోందని విద్యుల ప్రవచనము 1 శుద్ధము 2 అశుద్ధము. మనస్సు యొక్క అశుద్ధ విభాగము దృశ్య సంబంధమైన కామ సంబంధమైన సంకల్పములు కలిగి ఉంటోంది. ఇక రెండవ విభాగము కోరికలు లేనట్టిదే శుద్ధ స్వరూపము ద అబ్సొల్యూట్ అయి ఉంటోంది. జగద్భావనకు మునుముందే ఉన్నట్టి మనస్సు శుద్ధ మనస్సు అని కేవల మనస్సు అని ఉన్మని అని చెప్పబడుతోంది. కేవల మనస్సు బ్రహ్మమే. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహ బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం. 2 రెండు మన ఏవ మనుష్యాణ కారణం బంధ మోక్షయోహ బంధాయ విషయాసక్తం ముఖేహ నిర్విషయం స్మృతం. ఈ జీవునకు బంధమునకు గాని మోక్షమునకు గాని కారణము మనస్సే. ఆత్మకు బంధము లేదు మోక్షము లేదు. దృశ్య విషయములందు ఆసక్తి కలిగి ఉండటమే బంధము. మనస్సు విషయములను దాటిపోయి సాక్షిత్వము వహిస్తూ నిర్విషయత్వం సంతరించుకోవటమే ముక్తి. యతో నిర్విషయస్యాస్య మనసో ముక్తిరిష్యతే అతో నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షునా. 3 యతో నిర్విషయస్య అస్య మనసో ముక్తిరిష్యతే అతో నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షునా. ముముక్షువు యొక్క మనోచర్యలన్నీ ఎప్పుడూ ఆతని పట్ల నిర్విషత్వం కలిగి ఉండటం జరుగుతుందో అప్పుడు ఆతని మనస్సు ముక్తి పొందినదే ఆగుచున్నది. అట్టి మనస్సు యొక్క నిర్విషత్వమే మోక్షము. ముముక్షువు అట్టి సాధనయందు నిమగ్నుడై ఉండునుగాక. నిరస్త విషయాసంగం సంనిరుద్ధం మనోహృది యదాయత్యాత్మనో భావం తదా తత్పరమం పదం. 4 నిరస్త విషయాసంగం సంనిరుద్ధం మనోహృది యదాయాతి ఆత్మనో భావం తదా తత్పరమం పదం. ఎప్పుడు విషయములందు ఆసక్తి ఇన్క్విజిటివ్నెస్ విసర్జించి మనస్సు హృదయములో నిరోధించబడినదే ఆత్మభావన మాత్రమే కలిగి ఉంటుందో అదియే పరమపదము. తావదేవ నిరోద్ధవ్యం యావధృది గతం క్షయం. ఏతజ్ఞానం చ ధ్యానం చ శేషో న్యాయశ్చ విస్తరః. 5 తావత్ ఏవ నిరోద్ధవ్యం యావత్ హృదిగతం క్షయం. ఏతత్ జ్ఞానం చ ధ్యానం చ శేషో న్యాయశ్చ విస్తరః. అందుచేత హృదయములో దృశ్య సంకల్పములు క్షయము అయేంతవరకు మనస్సును నిరోధిస్తూనే ఉండాలి. మనస్సును ప్రాపంచిక విషయంగా నిరోధిస్తూ హృదయములో ఆత్మభావన యందు ప్రతిక్షేపించటమే జ్ఞానము. అదియే యోగము, అదియే ధ్యానము కూడా. ఇక తదితర పూజస్తుతి మొదలైన విషయాలన్నీ నిర్విషయ న్యాయము కొరకు విస్తరించబడి చెప్పబడే మధ్యే మార్గాలు మాత్రమే. నైవ చింత్యం న చాచింత్యం న చింత్యం చింత్యమేవచ పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా ఆరు ఆరు నయేవ చింత్యం నచా చింత్యం నచింత్యం చింత్యమేవ తత్. పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తథా. ఇక ఆత్మ ఎట్టిది? అది చింతనకు విషయం కాదు. అట్లా అని చింతన చేయలేనిది కాదు. మనస్కు విషయం కానవప్పటికీ చింతన చేయవలసినది అద్దాని గురించే. చిత్తము సర్వపక్షపాతములు విడిస్తే అప్పుడిక బ్రహ్మమే శేషించగలదు. స్వరేణ సంధేద్యోగమస్వరం భావేత్పరం అస్వరేణానుభావేన నాభావో భావ ఇష్యతే ఏడు ఏడు. స్వరేణ సంధేద్యోగం అస్వరం భావేత్పరం అస్వరేణ అనుభావేన నా సా భావో భావ ఇష్యతే. పరమాత్మ శబ్దములకు విషయం కాదు, భావనకు కూడా అలభ్యం. అయినా కూడా స్వరము సంభాషణగానము భావనలతో యోగ మార్గంలో ఆత్మవస్తువును అనుసంధానం చేయటమే సాధన. స్వరమునకు అవిషయమైనప్పటికీ స్వరముతో కూడిన భావనచే అద్దాని సత్స్వరూపము ఆస్వాదించబడగలదు, అనుభవమవగలదు. తదేవ నిష్కలం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువం ఎనిమిది ఎనిమిది. తదేవం నిష్కళం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం తద్బ్రహ్మాహం ఇతి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువం. బ్రహ్మము సర్వదా నిష్కళంకమైనది, సంకల్ప వికల్పములకు సాక్షి కాబట్టి నిర్వికల్పము. జన్మకర్మ మనోమాయ ఇత్యాది దోషములచే స్పృశించబడటం లేదు కాబట్టి నిరంజనము. తత్వశాస్త్రము తత్వం అని గుర్తుచేస్తోంది. అట్టి బ్రహ్మమే నేను అని ఎరుగుటచే అధ్రువమును దాటి ధ్రువముగు బ్రహ్మమును సముపార్జించుకొనగలము. నిర్వికల్పమనంతం చ హేతుదృష్టాంతవర్జితం అప్రమేయమనాదిం చ యజ్ఞాత్వా ముచ్యతే బుధః. తొమ్మిది తొమ్మిది. నిర్వికల్పం అనంతం చ హేతుదృష్టాంతవర్జితం అప్రమేయం అనాదిం చ యత్ జ్ఞాత్వా ముచ్యతే బుధః. అట్టి బ్రహ్మము నిర్వికల్పము, ఆద్యంతరహితము, అనంతము, అకారణము. దృష్టాంతాలతో ఉపమాలంకారాలతో చెప్పబడగలిగేది కాదు. పుణ్యపాప జన్మజాగ్రత్స్వప్న సుషుప్తి ఇత్యాదులతో ప్రమేయము లేనిది. అది అనాది. వివేకి తన వివేకముతో అట్టి పరమాత్మను తనకు అభిన్నమైనదిగా గ్రహించి సర్వబంధముల నుండి వినిర్ముక్తుడు రిలీవ్ అగుచున్నాడు. న నిరోధో న చోత్పత్తిర్న బద్ధో న చ సాధకః న ముముక్షుర్న వై ముక్త ఇత్యేషా పరమార్థత. పది ముక్తః పది. న నిరోధో న చ ఉత్పత్త్యః న బద్ధో న చ సాధకః న ముముక్షుః న వై ముక్తః ఇత్యేషా పరమార్థత. వాస్తవానికి సర్వే సర్వత్రా సర్వదా ఆత్మయే వెల్లివిరిసియున్నది. ఇక తదితరమైన దానికి దేనికీ వినాశనము లేదు, ఉత్పత్తి లేదు. అంతా ఆత్మయే అయి ఉండగా బద్ధుడెవడు, ముక్తుడెవడు? బంధవిముక్తికే సాధకుడెవడు? మోక్షార్థయగు ముముక్షువు ఎవడు? పరామర్థంగా చూస్తే ఇవేవీ లేదు. ఏకా ఏవాత్మా మంతవ్యో జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్థానత్రయ వ్యతీతస్య పునర్జన్మన విద్యతే. పదకొండు పదకొండు. ఏక ఏవ ఆత్మా మంతవ్యో జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్థానత్రయ వ్యతీతస్య పునర్జన్మన విద్యతే. ఆత్మ జాగ్రత్స్వప్న సుషుప్తులకు వేరేనది, అఖండమగు ఆత్మయే జాగ్రత్ స్వప్న సుషుప్తులకు సాక్షి అయి ఉన్నది. ఆత్మ అనేకం అవటమే లేదు. ఏకమై ప్రకాశిస్తూ జాగ్రత్ స్వప్న సుషుప్త మూడు స్థానములను కల్పన చేసుకుని వాటి యందు లీలగా వ్యవహరిస్తోంది. అట్టి ఆత్మ యొక్క లీలా విన్యాసమును ఎరిగినవాడు నేను జన్మించువాడను అనే భ్రమ పునః పొందడు, జన్మరహితుడవుతాడు. అందుచేత ఆత్మయే మననమునకు అర్హమైన సత్యవస్తువు. ఏకా ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్ 12:12. ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్. ఒకే చంద్రుడు ఆకాశములో ఉండి వేరు వేరు తటాకములలో వేరు వేరు ప్రతిబింబములుగా ప్రకాశిస్తున్నాడు కదా. అట్లాగే సర్వభూతాత్ముడు ఏకమే అయి ఉండి ఈ వేరువేరు జీవులలో వేరువేరు ఆత్మలుగా వ్యవస్థితుడైనట్లు అగుపిస్తున్నారు. ఆత్మ సర్వదా ఏకమే, అనేకముగా అగుటయే లేదు. ఘట సంవృతమాకాశం నియమానో ఘటే యథ ఘటో నీయేత నాకాశః తద్వజీవో నభోపమః 13:13. ఘట సంవృతం ఆకాశం నియమానే ఘటే యథ ఘటో నీయేత నాకాశః తద్వజ్జీవో నభోపమః. ఒకచోట ఉన్న కుండను అక్కడి నుండి కదలిస్తున్నప్పుడు కుండను కదల్చగలమేగాని ఆ చోటును ఘటాకాశమును కదల్చలేం కదా. అట్లాగే ఈ దేహము త్యజిస్తూ ఉంటే దేహము నశిస్తోందేగాని ఆత్మాకాశము ఒకచోట నుండి మరొకచోటికి వెళ్లేది కాదు. స్థానమునకు ఆత్మస్థానమై ఉన్నది. ఘట్వద్వివిధాకారం భిద్యమానం పునః పునః తద్భేదే న చ జానాతి స జానాతి చ నిత్యశః 14:14. ఘటవత్ వివిధాకారం భిద్యమానం పునః పునః తద్భేదే చ న జానాతి స జనాతి చ నిత్యశః. ఈ దేహఘటము ఫిజికల్ బాడీ వివిధమైన ఆకారాలు కలిగి ఉండి మరల మరల నాశనము పొందుతూ కూడా జడమై ఉండటం చేత తన వినాశనము గురించి తాను ఎరగటం లేదు. నిత్యుడగు దేహియే అనిత్యమగు దేహ వినాశనములను ఎరుగుచున్నది. అట్లు ఎరుగుచున్నట్టి దేహియే ఆత్మ. నిత్యమగు ఆత్మకు వినాశమెక్కడిది? దేహమునకు ఉనికి ఎక్కడిది? శబ్దమయ వృతో నైవ తమసా యాతి పుష్కరే భిన్నే తమసి చైకత్వమేక ఏవానుపశ్యతి 15:15. శబ్ద మాయ ఆవృతోనైవ తమసో యాతి పుష్కరే భిన్నే తమసి చాయేకత్వం ధ్యాయేత్ ఏక ఏవ అనుపశ్యతి. శబ్దస్పశరుపరస్గంధములనబడే పంచతన్మాత్రలు అనే అంధకారముచే ప్రజ్ఞ ఆవరించబడినదే ఉంటోంది. అట్టి శబ్దాది చీకటిని అధిగమించి భిన్నత్వమును జయించి ఏకత్వమును ధ్యానించాలి. అప్పుడు అనేకత్వము అనుభవమే కాదు, ఏకత్వమే అనుభవము కాగలదు. అదియే సత్యము కాబట్టి శబ్దాక్షరం పరం బ్రహ్మ తస్మిక్షీణే యదక్షరం తద్విద్వానక్షరం ధ్యాయేద్యది చేచ్ఛాంతిమాత్మన 16:16. శబ్దాక్షరం పరం బ్రహ్మ తస్మిన్ క్షీణే యత్ అక్షరం తత్ విద్వాన్ అక్షరం ధ్యాయేత్ యది ఇచ్ఛేత్ శాంతిం ఆత్మనః. వేదములు పరతత్వమును శబ్దాక్షరూపంగా సోహం తత్వం జీవో బ్రహ్మేతినాపరః ఇత్యాది శబ్దములతో సిద్ధాంతీకరిస్తోంది. ఆ శబ్దాక్షరములను విని వాటిని అధిగమించి వాటి అర్థాన్ని ధ్యాసతో ఉపాసించాలి. ఆ విధంగా తన్మాత్ర విషయాలను అధిగమిస్తూ శాంతమగు ఆత్మయందు ఇచ్ఛ ఇంట్రెస్ట్ ను వృద్ధి చేసుకోవాలి. ద్వే విద్యే వేదితవ్యేతు శబ్దబ్రహ్మ పరం చయత్ శబ్దబ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్చతి 17:17. ద్వే విద్యే వేదితవ్యేతు సద్దబ్రహ్మ పరం చాయత్ సద్దబ్రహ్మాని నిష్ణాతః పరంబ్రహ్మ అధిగచ్చతి. ముముక్షువు సాధకుడు సద్దబ్రహ్మమును విచారణ చేయాలి. అనుభవముగా జ్ఞాన విజ్ఞాన సహితంగా తీర్చిదిద్దుకోవాలి. కనుక విచారణ అనుభూతులనబడే ఉభయ విద్యల యందు అభిరుచి ఉపాసనలను వృద్ధి చేసుకోవాలి. సద్దబ్రహ్మమునందు నిష్ణాతుడైనవాడు క్రమంగా పరబ్రహ్మానందానుభవమును చేరుకుంటున్నాడు. గ్రంథమభ్యస్య మేధావీ జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలమివ ధాన్యార్థి త్యజద్గ్రంథమశేషత 18 గ్రంథం అభ్యస్య మేధావీ జ్ఞాన విజ్ఞాన తత్పరః ఫలాలం ఇవ ధాన్యార్థి త్యజేత్ గ్రంథం అశేషతః. జ్ఞాన థియోరిటికల్ విజ్ఞాన ఎక్స్పీరియన్సింగ్ ములందు తత్పరుడైన ముముక్షువు బుద్ధితో గ్రంథాధ్యయనం చేసి మేధావి అగుచున్నాడు. ఇక ఆ తరువాతనో ధాన్యము సంపాదించినవాడు పొట్టును తొలగించి బియ్యమును వండుకుని తింటాడు కదా. అట్లాగే ఆ మేధావి గ్రంథము సబ్జెక్ట్ ను త్యజించి అంతా ఆత్మస్వరూపంగా ఆస్వాదించటమును ప్రారంభిస్తున్నాడు. గవామని కవణానాం క్షీరస్యాప్యేకవణత క్షీరవత్పశ్యతే జ్ఞానం లింగినస్తు గవాం యథా 19 గవాం అనేకవర్ణానాం క్షీరస్యాపి ఏకవర్ణత క్షీరవత్పశ్యతే జ్ఞానం లింగినస్తు గవాం యథా అనేక రంగులుగా ఆవులు ఉండవచ్చుగాక. అవన్నీ ప్రసాదించే పాలు తెలిపే కదా. అనేక ఆకారములుగా కనిపించే ఈ సర్వజీవులలో అఖండాత్మను దర్శించి ఆత్మోపాసకుడు ఆత్మవేత్త అయి తానే అఖండాత్ముడగుచున్నాడు. అనేక జీవాత్మలను అనేక ఆవులుగాను ఆత్మను పాలుగాను భావించాలి. ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతే చ వసతి విజ్ఞానం సతతం మనసి మంథైతవ్యం మనో మంథనభూతేన తిరవే. 20 ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతే చ వసతి విజ్ఞానం సతతం మనసి మంథైతవ్యం మనో మంథానుభూతేనతే. ఏ విధంగా అయితే పాలలో నేయి అంతర్లీనమై ఉండి పాలను కాచి తోడువేసి చిలికినప్పుడు లభిస్తోందో ఆ విధంగా పాలలో నేయి వలె ప్రతి దేహిలోని ఆత్మజ్ఞానానుభూతి వేంచేసే ఉన్నది. అందుచేత పెరుగు చిలికినట్లు మనస్సును శాస్త్ర ప్రవచన జ్ఞానముచే చిలికి ఆత్మానుభూతిని వెలికితీయాలి. జ్ఞాననేత్రం సమాధాయ చోద్ధరే ధ్వహ్నివత్పరం నిష్కలం నిశ్చలం శాంతం తద్బ్రహ్మాహమితి స్మృతం. 21 జ్ఞాననేత్రం సమాధాయ చ ఉద్ధరేత్ వహ్నివత్పరం నిష్కలం నిశ్చలం శాంతం తద్బ్రహ్మాహం ఇతి స్మృతం. కట్టెకట్టెను ఒరిపిడి చేసి అగ్నిని పుట్టిస్తామే. ఆ రీతిగా సాధనములతో జ్ఞాననేత్రము దృష్టిని సముపార్జించాలి. జ్ఞాననేత్రాగ్నితో సర్వభేదములను భస్మము చేసివేయాలి. నిష్కళంకమైన నిశ్చలమైన పరమశాంత స్వరూపమైన పరమాత్మయే నేను అను నిశ్చయమును సుదృఢీకరించుకోవాలి. సర్వభూతాధివాసం యద్భూతేషు చ వసత్యపి సర్వానుగ్రాహకత్వేన తదస్మ్యహం వాసుదేవః. 22 సర్వభూతాధివాసం చ యత్ భూతేషు వసత్యపి సర్వ అనుగ్రహకత్వేన తత్ అస్మి అహం వాసుదేవః. తత్ అస్మి అహం వాసుదేవ సర్వభూతజాలములకు ఆధారము సర్వభూతములలో జీవులలో వసించునది సర్వజీవులపై అనుగ్రహము ప్రసరించునది అగు వాసుదేవుడను నేనే. అందరియందు ఆత్మగా వేంచేసియే ఉన్నాను. నేనే వాసుదేవుడను. త్వంగా కనిపించేదంతా నేనే. ఇదే అమూతబిందుపనిషత్ ఎలిబెత్తిపాడుచున్న గానము. ఇది అమూతబిందుపనిషత్. ఓం శాంతి హ శాంతి హ శాంతి హ.